నీల గగన ఘన శ్యామ ఘన శ్యామ దేవా, నీల గగన ఘన శ్యామ, నీల గగన ఘన శ్యామ దేవా, నీల గగన ఘన శ్యామ. హాని కలిగితే అవతారాలను, హాని కలిగితే అవతారాలను, పూని బ్రోతున్నది నీవే కావా, నీల గగన ఘన శ్యామ, నీల గగన ఘన శ్యామ, ఘన శ్యామ దేవా, నీల గగన ఘన శ్యామ. సదువులు హరించి అసురు దేగిన జలచరమైతివి ఆగమ రూప, చదువులు హరించి అసురు దేగిన జలచరమైతివి ఆగమ రూప, వేదనిధులనే విధాత కొసగిన ఆదిదేవుడవు నీవే కావా, నీల గగన ఘన శ్యామ, నీల గగన ఘన శ్యామ, ఘన శ్యామ దేవా, నీల గగన ఘన శ్యామ. మదింతగ కదిలే నగమును వెడలి కూర్మమై వీపున మోసి, కడలి మదింతగ కదిలే నగమును వెడలి కూర్మమై వీపున మోసి, అతివ రూపమున అమృతము గాచిన ఆదిదేవుడవు నీవే కావా, నీల గగన ఘన శ్యామ, నీల గగన ఘన శ్యామ, ఘన శ్యామ దేవా, నీల గగన ఘన శ్యామ. సుజనుల కోసము ఎప్పుడే వేషము ధరించదవో తెలియగ నేరము, సుజనుల కోసము ఎప్పుడే వేషము ధరించదవో తెలియగ నేరము, పెళ్లి కొడుకువై వెడలి నాడవు ఎల్దుల కొరకో హే జగదీశ, నీల గగన ఘన శ్యామ, నీల గగన ఘన శ్యామ, ఘన శ్యామ దేవా, నీల గగన ఘన శ్యామ.